విమోదా వినోదా మన కామోదా బారే ఓ సుమా కన్నారే కండే భామా నిన్నంగ రంగ సీమ విమోద వినోద మన కామోద తారేరు నన్న చెలువేరు మున్న నీ నీడు ఆ సురభోగవ మునిసేను మోహిని కుణిదాడు కామిని ఈ మోద వినోద మన కామోద బారే కోసుమా మన రాణి నీనే అనువాగు జానే తాకిన్ను ఈ బిగుమానవు బలిసారు నీను ఈ బంధన అనుగాలవు ముదమోహ తాళువ సురలీలయాడువ ఈ మోద వినోద మన బారే ఓ